శ్రీ వివేక చూడామణి ఆత్మనిరూపణము అథతే సంప్రవక్ష్యామి స్వరూపం పరమాత్మనః యద్విజ్ఞాయ నరో బంధాన్ముక్త కైవల్యమస్నుతే. 126. అథ అటు తరువాత పరమాత్మనః పరమాత్మ యొక్క స్వరూపం స్వరూపమును తేజ నీకు సంప్రవక్ష్యామి చెప్పెదను యద్దేనిని విజ్ఞాయ తెలుసుకొని నరహనరుడు బంధాత్మ బంధము నుండి ముక్తః ముక్తుడై కైవల్యం మోక్షమును అస్నుతే పొందునో. అథ శబ్దమునకు అనాత్మను గూర్చి చెప్పిన తరువాత అని యర్థము యత్ ఏ పరమాత్మ స్వరూపమును విజ్ఞాయ సాక్షాత్కరింపజేసుకొని నరః విద్యాధికారముగల పురుషుడు బద్ధాత్ అహంకారాది దేహాంత బంధము నుండి ముక్తః విడువబడినవాడై అనగా దేహాది తాదాత్మ్యాధ్యాసమును విడిచినవాడై కైవల్యం సర్వోపాధి వినిర్ముక్తుడగుటచే కేవల దృగ్రూపత్వమును భేదరహితమగు సచ్చిదానంద రూపత్వమును అస్నుతే పొందునో. అట్టి పరమాత్మ యొక్క స్వరూపమును పరమాత్మను గూర్చిన సత్యమును నీకు స్పష్టముగను విస్తరముగను చెప్పెదను. అవ ఆత్మిను గూర్చి చెప్పుటకు ఉపక్రమించుచున్నాడు. అస్తి కశ్చిత్ స్వయం నిత్యమహం ప్రత్యలంబన అవస్థాత్రయ సాక్షి సన్ పంచుకోస విలక్షణః. 127. స్వయం స్వయముగనే అహం ప్రత్యలంబనాహం అనువృత్తికి ఆశ్రయభూతుడును అవస్థాత్రయ సాక్షి సన్ అవస్థాత్రయ మునకు సాక్షియే పంచుకోస విలక్షణః. 5 కోసముల కంటే భిన్నుడైన కశ్చిత్ ఒకానొకడు నిత్యం ఎల్లప్పుడునూ అస్తి ఉన్నాడు. స్వయం సత్తా స్ఫూర్తి విషయమున ఇతరపేక్ష లేకుండగనే అహం ప్రత్యలంబనాహం అను ఆకారము గల మనోవృత్తితో ఆత్మనిరూపణము. 197. తాదాత్మ్యమును పొందుటచే అహువృత్తికి ఆశ్రయభూతుడును అహం ప్రత్యేహ అహం వృత్తి లంబనః బింబమును గ్రహించినదిగా ఎవనికి ఉన్నదో అతడున్నగా అహువృత్తికి విషయభూతుడు నేను అనబడేవాడు అని అర్థము. అవస్థాత్రే సాక్షి సంజాగ్రత్ స్వప్న సుషుప్తులనడు అవస్థాత్రేమునకు సాక్షాష్టయే పంచుకోస విలక్షణః. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసముల కంటే వ్యతిరిక్తుడు అగువాడు ఎల్లప్పుడునూ ఒకడున్నాడు. అతడే ఆత్మయ్యని అధ్యాహారము. ఈ ఆత్మకాలత్రయబాధ్య సద్రూపమని చెప్పినమైనది అవ ఆత్మ అవస్థాత్రే సాక్షియను విషయమును ఉపపాదించుచున్నాడు. యో విజానాతి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు బుద్ధితద్వృత్తి సద్భావ మథావ మహమిత్యం. 128. యహ ఎవడు అహమితి నేను నేను అని జాగ్రత్ స్వప్న సుషుప్తిషు జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలయందు బుద్ధితద్వృత్తి సద్భావం బుద్ధి యొక్కయు దాని వృత్తుల యొక్కయు ఉనికిని అభావం వాటి యొక్క అభావమును సకలం ఈ సమస్తమును విజానతి తెలుసుకొనుచున్నాడో అయం ఇది ఆత్మ అని అన్వయము. నేను దానిని చూచున్నాను దీని అనుమితి చేయుచున్నాను శబ్దము ద్వారా తెలుసుకొనుచున్నాను స్మరించుచున్నాను ఇత్యాది విధమున జాగ్రత్ స్వప్నములయందు బుద్ధి యొక్కయు దానికి సంబంధించిన వృత్తుల యొక్కయు ఉనికిని సుషుప్త్యనంతరము కలుగు నాకేమీయూ తెలియలేదు అను స్మృతిననుసరించి సుషుప్త్యవస్థయందు బుద్ధి యొక్కము దాని వృత్తుల యొక్కయు అభావమును నేను దీనిని తెలుసుకొనుచున్నాను దీనిని తెలిసి. 198. శ్రీ వివేక చూడామణి కొంటిని దీనిని తెలుసుకొనగలను అను అనుభవము వలన సకల ములగు జాగ్రత్తావస్థలోని పదార్థములను స్వాప్న పదార్థములను సుషుప్తియందు అజ్ఞానమును తెలుసుకొనుచున్నాడో అతడు ఆత్మ అని అన్వయము. అవ అన్నింటిని చూచినదగుటచేతను దీని చూచినది మరియకటి ఏదీ లేకుండుటచేతను ఆత్మజ్ఞానస్వరూపము అని చెప్పుచున్నాడు. యహ పశ్యతి స్వయం సర్వం యంన పశ్యతి కించన యశ్చేతేతి బుద్ధ్యాది న తద్యం చేతేత్యయం. 129. యహ ఏది స్వయం తాను సర్వం సమస్తమును పశ్యతి చూచునో యం దేనిని కించన ఏరియు న పశ్యతి చూడదో యహ ఏది బుద్ధ్యాది బుద్ధి మొదలగు దానిని చేతేతి చైతన్యవంతము చేయుచున్నదో తత్ ఆ బుద్ధ్యాధికము యం దేనిని నచేతేతి చైతన్యవం తముగ చేయజాలదో అయం ఇది ఆత్మ. నాణ్యతోస్తి దష్ట ఈ ఆత్మకంటే భిన్నముగు చూచున్నది మరి ఒకటి ఏదీను లేదు అను శృతిననుసరించి ఏది సర్వమును చూచుచున్నదో దేనిని మరెవ్వరును చూడజాలరో. న తత్ర చక్రుర్గచ్చతి న వాగచ్చతి నో మనః అచటకు నేత్రము వాక్కు మనస్సు వెళ్లజాలవు న చక్షుషా గృహ్యతే నాపి వాచా నాణ్యే దేవేహ త నేత్రము చేతగాని వాక్కుచేతగాని ఇతరములగు ఇంద్రియ ములచేతగాని గ్రహింపబడదు. నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా వాక్కుచేగాని మనస్సుచేగాని నేత్రముచేగాని పొందుటకు శక్యము కాదు అని శృతి చెప్పుచున్నది. ఏది బుద్ధ్యాది జడ పదార్థమును తన ప్రతిబింబముచే చేతనము కల దానినిగా చేయు ఆత్మనిరూపణము. 199 చున్నదో ఆ బుద్ధ్యాధికము స్వతః చేతన స్వభావమగు దేనిని చేతనవంతము చేయజాలదో జడవస్తువు తన కార్యమును నిర్వర్తింపవలే నన్నచో దానికి చేతనాపేక్షయుండునుగాని చేతనమునకు పరాపేక్షయుండదు. ఇది ఆత్మ అని అన్వయము. ఏన విశ్వమిదం వ్యాప్తం యం న వ్యాప్నోతి కించన అభారూపమిదం సర్వం యం ఖాంతమనుభాత్యయం. 130 ఏన దేనిచేత ఇదం విశ్వం ఈ ప్రపంచము వ్యాప్తం వ్యాపింపబడినదో యం దేనిని కించన ఏదియు న వ్యాప్నోతి వ్యాపించదో అథారూపమ ప్రకాశమగు ఇదం సర్వం ఇది అంతయు భాంతం ప్రకాశించుచున్న యం దేనిని అనుభాతి అనుసరించి ప్రకాశించుచున్నదో ఆయం ఇది ఆత్మ. యు అంతకును ఉపాదాన కారణ మగుటచే సర్వాంతరమగు దేనిచే ఈ జగత్తు అంతయు వ్యాప్తం విశేషముగా సంబద్ధమైనదో ఏ వస్తువు కూడా ఏ ఆత్మను వ్యాపింపజాలదో ఈ వస్తువులన్నీ బాహ్యములుగాన దీనిని వ్యాపింపజాలవు. విష్టభ్యహమిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్ నేను జగత్తునంతను ఒక్క అంశతో నిలిపియున్నాను. వికారావత్తి చ తథా హి స్థితిమాహ పరమేశ్వర వికార మాతృగోచరమే కాక అవికారముగా కూడనున్నది. ఆమ్నాయము వికారభూతములగు సవితృమండలాదులం దున్నదియు తదతీతము నగు ద్విరూపమగు స్థితిని చెప్పుచున్నది. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి భూతములన్నీయు ఈతనిలో నాల్గవవతు మాత్రమే. అమృతమగు ఈతని మిగిలిన పాదత్రయము పైన ఉన్నది అని స్మృతసూత్రశ్రుతులు చెప్పుచున్నవి. జాయన్ పృథివ్యాహ జాయనంతరిక్షాత్ 200 శ్రీ వివేక చూడామణి జాయనిభ్యో లోకేభ్యః ఈ ఆత్మ ఈ భూమి కంటెను అంతరిక్షము కంటెను అన్నిలోకముల కంటెను పెద్దది అని కూడా శృతులు చెప్పుచున్నవి. అభారూపం అప్రకాశరూపమైన జడమైన తమేవ భాస్తామనుభాతి సర్వం ప్రకాశించుచున్న ఈ ఆత్మను అనుసరించి ఏ మిగిలినవన్నీ భాసించుచున్ననవి అనుశృతిననుసరించి ఇది ఎంతయు చిద్రూపమైన ప్రకాశించుచున్న దేనిని అనుసరించి భాసించుచున్నదో అది ఆత్మయని అన్వయము. ఈ శ్లోకమున సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనుశృతిచే చెప్పబడిన అనస్తత్వము దేశపరిచ్ఛేదములేదు అని చెప్పుట ద్వారా చెప్పబడినది. అవ యశ్చేతేతి బుద్ధ్యాది అను వాక్యములో చెప్పిన విషయముని వివరించుచున్నాడు. యస్య సన్నిధి మాత్రేణ దేహేంద్రియ మనోధియః విషయేషు స్వకీయేషు వర్త ప్రేరితాయివ. 131 యస్య దేని యొక్క సన్నిధిమాత్రేణ సన్నిధిమాత్రము చేతనే దేహేంద్రియ మనోధియ దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవి అన్నీయు ప్రేరితాయివ ప్రేరేపింపబడినవి వలె స్వకీయేషు తమకు సంబంధించిన విషేషు విషయములయందు వర్త ప్రవర్తించుచున్నవో కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం కా ఉదేవో యునక్తి మనస్సు ఎవనిచే ప్రేరేపింపబడినదై వెళ్ళుచున్నది. ప్రథమ ప్రాణము ఎవనిచే ప్రేరితమై బయల్వెడలుచున్నది? ఎవనిచే ప్రేరేపితమగు ఈ వాక్కును పలుకుచున్నారు? చక్షుః శ్రోత్రములను ఏల్యే దేవుడు ప్రేరేపించున్నాడు అని ప్రశ్నించి, శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచో హవాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్రు ఆత్మనిరూపణము 201, దేహ షశ్చక్షుః ఆత్మశ్రోత్రమునకు శ్రోత్రము, మనస్సునకు మనస్సు, వాక్కునకు వాక్కు, ప్రాణమునకు ప్రాణము, నేత్రమునకు నేత్రము అని కేనోపనిషత్తునందు ప్రత్యుత్తరముగా చెప్పబడిన విషయమును చెప్పుచున్నాడు. ఏ ఆత్మ యొక్క సన్నిధిమాత్రేణ అభిమానరూప సంబంధవశము చేత దేహేంద్రియ మనోధేయః ఇచ్చట శబ్దముచే వాక్పాణిపాదాది కర్మేంద్రియములు గ్రహింపబడును, ఇంద్రియ శబ్దముచే శ్రోత్రాది జ్ఞానేంద్రియములు గ్రహింపబడును, మనః అంతఃకరణము ధియః కర్తియగు బుద్ధి మాటలాడుట గ్రహించుట నడుచుట వినుట చూచుట స్పృశించుట సంకల్పించుట మొదలగు తమ తమ విషయములయందును లౌకిక వైదిక కార్యములయందును ప్రేరేపింపబడిన వివలే జడములకు స్వతహా వ్యాపారము ఉండదు కదా. ప్రవర్తించుచున్నాడో అది ఆత్మ అని అన్వయము. అహంకారాది దేహాంతా విషయాశ్చ సుఖాదయః వేద్యనే ఘటవద్యేన నిత్యబోధ స్వరూపిణ 132, నిత్యడోధస్వరూపిణ నిత్యజ్ఞాన స్వరూపియగు ఏన దేనిచే అహంకారాది దేహాంతాహ అహంకారము మొదలు దేహము వరకును గల పంచుకోసములును విషయాశ్చ శబ్దాది విషయములును శుభాదేహ సుఖాదులును ఘటవద్ఘటము వలె సేద్యస్తే తెలియబడుచున్నవో దృశ్యము ద్రష్టి యొక్క ధర్మము కాజాలదు. అందుచే అహుకారాది దేహాంతములగు పంచుకోసములును శబ్దాది విషయములు వాటివలన కలుగు సుఖాదులును నిత్యబోధస్వరూపిణ స్వతః సిద్ధమగు జ్ఞానస్వరూపముగల దేనిచే ఘటము వలె తెలియబడుచున్నవో అది ఆత్మయని అన్వయము. సుఖాదులు దృశ్యములు అవి ద్రష్టి యొక్క ధర్మములు కాజాలవు. అందుచే ఆత్మ అసంగా మను విషయము చెప్పినటైనది. అహంకారాది దేహానములగు శ్రీ వివేక చూడమణి 5 కోసములను వేద్యములని చెప్పుటచే సూత్రస్థానీయమగు ఈ ఘట్టములోని మొదటి శ్లోకమున 127 చెప్పబడిన పంచుకోస విలక్షణత్వము ఇచట సంగ్రహముగా చెప్పబడినది. ఈ విషయమే మున్ముందు దేహోయమన్న భవన ఇత్యాది శ్లోకమున 156 స్పష్టము చేయబడును. 202, ఏషోనరాత్య పురుషః పురాణో నిరంతరాఖ్నసుఖానుభూతి సదే కరుపః ప్రతిబోధమాత్రో ఏనేషితావాగసవశ్చరంతి. 133, ఏనాగ్దేనిచే ఇషితాః పేరేపింపబడినవై వాగసవః ఏల్వాక్రాణములు చరంతి సంచరించుచున్నవో ఏషః ఈ అంతరాత్మ అంతరాత్మ పురాణః పురుషః ప్రాచీనుడైన పురుషుడు నిరస్తరఖండ సుఖానుభూతః నిరంతరములు అఖండములు అగు ఆనందానుభవములే స్వరూపముగా కలది సదా ఒకే విధముగు ఎల్లప్పుడును ఏకరూపః రూపము గలది ప్రతిబోధమాత్రః అన్ని జ్ఞానములయందును భాసించున్నది. తమతమ దేనిచే ఇషితాః సన్నిధిమాత్రముచేతనే ప్రేరితములే వాగసవః వాక్కును ప్రాణములును ఇది సకల కార్యకరణ సంఘాతము నకును ఉపలక్షణము. వాక్ అసవహ అని భిన్న పదములుగనైన తీసుకొనవచ్చును. వాగింద్రియము ప్రాణములును చరంతి శబ్దచారణము ఉచ్ఛ్వాస నిశ్వాసములు మొదలగు కర్మలను చేయుచున్నవో అది అస్తరాత్మ లోక ప్రసిద్ధములును బ్రహసాక్షాత్యారమునకు హేతువుగా శృతిచేత గూడ కల్పితములును బాహ్యములును అగు అన్నమయాది ఆనందమయంత పంచుకోస ముల కల్పనకు అధిష్టానముగా నుండుటచే సర్వానుగతమై నీలనీరద సర్పము దండము జలధారాదుల కల్పనకు అధిష్టానమై భాసించు రజ్జువులె భాసించు అంతరాత్మ పురుషః పూర్ణుడు లేదా పురిసేతే ఆత్మనిరూపణము. 2:8 మరియు నిరంతరము అను వ్యుత్పత్తిచే శరీరమునందు శయనించువాడు. పురాణ పూర్వము కూడా ఉన్నను క్రొత్తవాడే అనగా సనాతనుడు. నిరస్తరానంత సుఖానుభూత్యః నిరస్తరం నిరవధికమైనది కావుననే అఖణం. అపరిచ్ఛిన్నమైన ఏ సుఖము కలదో అఖండము నగు నీ అనుభూతి కలదో తత్స్వరూపుడు. యత్ సాక్షాదపరోక్షాద్ బ్రహ్మ ఏది సాక్షాత్తు అపరోక్షమైనదో అది బ్రహ్మ అని శృతివాక్యము. ఎల్లప్పుడునూ ఒకే రూపము కలవాడు అనగా నిర్వికారుడు. ప్రతిబోధమాత్రః బోధే బోధే ప్రతిబోధం, ప్రతిబోధం వేతే ఇతి ప్రతిబోధమాత్ర సకల బుద్ధివృత్తులయందును కాషాదులయందు అగ్నివలే అనుగతరూపమున తెలియబడువాడు అని యర్థము. ప్రతిబోధవిదితం మతం ప్రతిజ్ఞానమునందును తెలియదగనది అని శృతివాక్యము. జ్ఞానరూపత్వము నిరస్తరానంత సుఖానుభూతను పదముచే చెప్పబడినది గాన ఇచట అర్థము గ్రహింప పనిలేదు. లేదా ప్రతిబోధమనగా గురుపదేశజన్య జ్ఞానము గురువుచే బోధింపబడినవాడే దానియందు విషయముగువాడు. గురునా ప్రతిబోధితః అని ప్రసిద్ధము. లేదా నిద్రపోయి మేల్చునినవాడు సుప్త ప్రతిబుద్ధః అను ప్రసిద్ధిననుసరించి అవిద్యారూపమగు నిద్రను తొలగించు మహావాక్యజన్యమగు అఖండాకార వృత్తి రూపమగు జ్ఞానము ప్రతిబోధము. దానియందు విషయమైనవాడు అని అర్థము. అవ సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే, ధీరుడైన ఈ ఆత్మ సమస్త రూపములను వేర్వేరుగచేసి నామముల నేర్పరచి వాట్యందుండును మొదలగు శృతులననుసరించియు అవస్థితేరితి కాశకృత్స్నః పరమాత్మయే విజ్ఞానాత్మ రూపమున ఉన్నాడు అని కాశకృత్స్నుడు అను బ్రహ్మసూత్రముననుసరించియు పరమాత్మయే జీవరూపమున ఉండుటచే శోధితత్వం పదార్థముగా ఆత్మను చెప్పి అనస్నన్నన్యో భీచాక 2:204 శ్రీవిపేకచుడమణి సీతి పరమాత్మ కర్మఫలమును అనుభవింపకుండగా ప్రకాశించుచున్నాడు అను శృతిచే తత్పదార్థముగా బోధితమగు ఆత్మను గూర్చి చెప్పుచున్నాడు. అతైవ సత్వాత్మని ధీగుహాయామవ్యాకృతాకాశ ఉరుప్రకాశ ఆకాశ ఉచ్చైరవివత్ ప్రకాశతే స్వతేజస విశ్వమిదం ప్రకాశయన్. 134 అత్రైవ ఈ శరీరమునందే సత్వాత్మని స్వప్రధానమగు ధీగుహాయాం బుద్ధి ఎనెడు గుహయందు అవ్యాకృతాకాళే మాయయందు ఉరుప్రకాశ అధిక ప్రకాశముగల ఆకాశ పరమాత్మ స్వతేజస తన తేజస్సుచే ఇదం విశ్వం ఈ ప్రపంచమును ప్రకాశ ఎన్ ప్రకాశింపజేయుచు రవివత్ సూర్యుడుపలే ఉచ్చేహ ప్రకాశతే సర్వోత్కర్షాముతో ప్రకాశించుచున్నాడు. అతైవ ఈ సాధక శరీరమునందే సత్వ ప్రధానమగు బుద్ధి ఎనెడు గుహయందు గుహాశబ్దము గుహు సంవరణే అనుధాతువు నుండి నిష్పన్నమైనది. బుద్ధి విజ్ఞానకోశముగ నుండి ఆత్మను కప్పివేచున్నది గానధీగుహ అని చెప్పబడినది. దానియందు ఉపాదాన కారణమగుటచే అనుస్యూతముగనున్న ఏ అవ్యాకృతాకాశము కలదో దానియందు అనగా మాయందు ఉరుప్రకాశ అధిక ప్రకాశరూపమైనది. జ్ఞానరూపమై సర్వావభాసకమగుటచే ఇది ఉరుప్రకాశము. తద్దేవా జ్యోతిషా జ్యోతిః దేవతలు జ్యోతిష్లకు జ్యోతిస్సై ఆ ఆత్మస్వరూపమును అని శృతి వాక్యము. ఆకాశః పరమాత్మ స్వతేజస సూర్యాదిసత్ల జ్యోతిష్లను ప్రకాశింపజేయు జ్ఞానరూపమగు ప్రకాశముచేత. ఏన సూర్యస్తపతి తేజసిద్ధ ఏ పరమాత్మచే తేజస్సుచే ప్రదీప్తుడై సూర్యుడు తపించుచున్నాడో అని శృతి వాక్యము. ఇదం విశ్వం దృశ్యమగు సకల ప్రపంచమును ప్రకాశింప ఆత్మనిరూపణము. 205 జేచు సూర్యుడు వలె ఉచ్చేహ సర్వోత్కర్షముతో ప్రకాశించుచున్నాడు లేదా ఉచ్చేహ రవివత్ అని అన్వయించి ఆకాశమధ్యవర్తి యగు సూర్యుడు వలె అని అర్థము చెప్పవచ్చును. ఈ విధముగా పూర్వశ్లోకమున ఏషోంతరాత్మా పురుషః అను వాక్యమున పురి శరీరే సేతే ఇతి పురుషః అను వ్యుత్పత్తి చే శరీరమున నివసించువాడు అని చెప్పిన ఆత్మను గూర్చి ఈ శ్లోకమున అత్ర ఈ స్థూల శరీరమునందు అనియు ధీగుహాయం సూక్ష్మ శరీరమునందు అనియు అవ్యాకృతాకాశే కారణ శరీరమునందు అనియు వివరింపబడినది. అనగా ఆత్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాంతరాత్మ యని అర్థము ఆకాశమధ్యవర్తి యగు రవి సకల దిక్కులందును ఉన్న వస్తువులను ప్రకాశింపజేయుట అనునది లోక ప్రసిద్ధము. అట్లే సర్వాంతరుడగు ఆత్మ సకలవస్త్వభాసుకమని అభిప్రాయము. జ్ఞాత మనోహంకృతి విక్రియాణం దేహేంద్రియ ప్రాణకృంత క్రియాణం అయోగ్ని వర్తనను వర్తమానో నచేస్తుతే నో వికరోతి కించన 135. బి మనోహంకృతి విక్రియాణం మనస్సు యొక్కయు అహంకారము యొక్కయు వికారములకును దేహేంద్రియ ప్రాణకృత క్రియాణం దేహేంద్రియ ప్రాణములచే చేయబడిన క్రియలకును జ్ఞాత జ్ఞాతైన ఈ ఆత్మ ఆయహాయినుమును అగ్నివత్ అగ్నివలే తాన్ వాటిని అనుపత్త మానహ అనుసరించుచున్నవాడే నచేష్టతే చేష్ట చేయుట లేదు కించన దేనిని కూడా నో వికరోతి వికారము కలదానినిగా చేయుటలేదు. అంతరములగు కామము సంకల్పము మొదలగు మనోవిక్రియలను గర్వము దర్పము మొదలగు అహంకార వికారములను తెలిసి కొనున్నది. అట్లే బాహ్యములైన దేహేంద్రియ ప్రాణాకృంత క్రియాణం దేహశబ్దముచే కర్మేంద్రియములు వివక్షతములుగాన వాటి క్రియలగు శ్రీవివేక చూడమని 208 వదనాదులను దర్శన శ్రవణాధికములగు చక్షురాది జ్ఞానేంద్రియ వ్యాపారములను ఉచ్ఛ్వాస నిశ్వాసాదులగు ప్రాణ వ్యాపారములను తెలుసుకొనున్నది. ఈ విధముగా సకలమైన అంశర బాహ్య వికారములకు సాక్షి అయిన ఈ ఆత్మ నిర్వికారమని చెప్పుచున్నాడు. పొడవుగగాని గుండ్రముగగాని ఉన్న ఇనుమును ఆశ్రయించియున్న అగ్ని ఏ విధముగ ఆయా ఆకారములలోనున్నట్లు వ్యవహరింపబడును. వాస్తవమున అగ్ని కే విధముగా దీర్ఘత్వ వర్తులత్వాదులుండవో అట్లే మనోహంకృతిదే హేంద్రియ ప్రాణములను అనువర్త మానహ వ్యాపించిన దగుటచేతను స్వచ్ఛమగుటచేతను అంతటను ప్రతిబింబించుచున్నను. వాటివాటికి సంబంధించిన వ్యాపారములు కలదిగా వ్యవహరింపబడుచున్నను. వాస్తవమున నచేష్టతే తాను వికారమును పొందుటలేదు. నో వికరోతి కించనదేనియందును వికారమును పుట్టించుటలేదు. ఆత్మసూర్యుడు సాన్నిధ్యమాత్రముచేతనే జడపదార్థములను ప్రవర్తించినట్లు చేయుచున్నది కాని తన వ్యాపారము ద్వారా కాదు అని భావము అవ ఈ విషయముననే సహేతుకముగా విశదీకరించుచున్నాడు. నజాయతే నో మ్రియతే న వర్ధతే న క్షీయతే నో వికరోతి నిత్యః విలీయమానేపి వపుష్యముష్మిన్న లీయతే కుంభ ఇవాంబరం స్వయం. 136. ఈ పరమాత్మ నిత్యః నిత్యుడు. నజాయతే పుట్టుటలేదు, న మ్రియతే మరణించుటలేదు, న వర్ధతే వృద్ధి పొందుటలేదు, నక్షీయతే క్షీణించుటలేదు, నో వికరోతి వికారము కలిగించుటలేదు. ఆముష్మిన్ ఈ వపుషి శరీరము విలీయమానేపి నశించుచున్నను, కుంటే కుంభము నశించుచున్నను, అంబరం ఇవ ఆకాశము వలె స్వయం తాను నలీయతే నశించుటలేదు. ఆత్మనిరూపణము 207. అపక్షీయతే నశ్యతి అని యాస్కాదులు చెప్పిన విధమున శరీరాదులకు జన్మ స్థితి విపరిణామము వృద్ధి క్షీణించుట వినాశము అను 6 వికారములు కనబడుచున్నవి. ఈ పరమాత్మ నిత్య ఉత్పత్తి వినాశాది శూన్యుడు కాన నజాయతే పుట్టుటలేదు, నో మ్రియతే నశించుటలేదు. అత ఆ కారణము వలన అనగా మొదటి వికారము చివరి వికారము లేనివాడగుటచే నా వర్ధతే వృద్ధరూపమగు వికారము కలవాడు కాదు. నా క్షీయతే పక్షేరూపమ్మగు వికారము కలవాడు కూడా కాదు. ఉత్పత్తి లేదుగాన దీని తరువాత కలుగు స్థితి అనునది కూడా లేదు. నిత్యుడగుటచే అవయవరహితుడు గాన విపరిణామము కూడా లేదు. తనకు వికారమున్ననే ఇతరులకు వికారము కలిగించుటకు అవకాశముండును. పరమాత్మ సర్వవిధ వికార శూన్యుడగుటచే ఇతర పదార్థములందుగూడా వికారమును కలిగింపడు అని పూర్వశ్లోకోక్తమగు అర్థమే ఇచ్చట సహేతుకముగా ప్రతిపాదింపబడినది. నో వికరోతి అనగా ఇతర పదార్థములయందు వికారమును కలిగింపడు అని యర్థము. ఈ శరీరము నశించుచున్నను, కుంభము నశించుచున్నను, ఆకాశమెట్లు నశింపదో అట్లే ఈ ఆత్మ నశించుటలేదు. ఈ విధముగా ఆత్మయందు స్వతహగాని పరతహగాని వికారము లేదు అని యర్థము. జాయతే అస్తి విపరిణమతే వర్ధతే అవ. సర్యగు జ్ఞానము కలుగుటకై విజ్ఞానాత్మ పరమాత్మల స్వరూపమును ఏకము చేసి చెప్పుచున్నాడు. ప్రకృతి వికృతి భిన్న శుద్ధబోధ స్వభావ సదసదిదమశేషం భాసయని విశేష విలసతి పరమాత్మా జాగ్రదాదిష్వవస్థా స్వహమహమితి సాక్షాత్ సాక్షిరూపేణ బుద్ధేహ. 137-208 శ్రీ వివేక చూడామణి. ప్రకృతి వికృతి భిన్న ప్రకృతి వికృతుల కంటే భిన్నుడును, శుద్ధ బోధ స్వభావ శుద్ధ జ్ఞాన స్వరూపుడును, సరసత్ మూర్తము అమూర్ఘము అయిన ఇదం అశేషం ఈ సమస్త ప్రపంచమును భాసేన్ భాసింపజేచున్నవాడును, నిర్విశేష ధర్మరహితుడును అగు పరమాత్మ. పరమాత్మ జోగదాదిశ్యవస్థాను అజాగ్రదాద్యవస్థలయందు బుద్ధేసి బుద్ధికి సాక్షిరూపేణ సాక్షిగా అహం అహం ఇతి నేను నేను అని సాక్షాత్ ప్రత్యక్షముగా విలసతి ప్రకాశించుచున్నాడు. ప్రకృతహం విద్య వికృతేహ ఆకాశాదులు వాటికంటే భిన్నమైనవాడు అనగా కార్యకారణం వ్యతిరిక్తుడు. శుద్ధబోధ స్వభావ శుద్ధ విషయశూన్యమగు ఏ జ్ఞానము కలదో అదియే స్వభావముగా స్వరూపముగా కలవాడు అనగా కేవల దృక స్వరూపుడు జ్ఞాన స్వరూపుడు అని అర్థము. ఇదం ప్రత్యక్షాదిగో చర్మగు సత్తేజస్సు మొదలగు మూర్త పదార్థమును అనత్ ఆకాశాదికమగు అమూర్త పదార్థమును సమస్తమును ప్రకాశింపజేయుచున్నవాడు నిర్విశేష ధర్మ శూన్యుడు. అట్టి పరమాత్మ జాగ్రత్ స్వప్న సుషుప్త్యాద్యవస్థలయందు బుద్ధికి సాక్షిగా సుషుప్త్యవస్థలో కూడా బుద్ధి బీజరూపమున ఉండునుగాన ఆవస్థలో పరమాత్మ బుద్ధి సాక్షిగా ఉండును. నేను నేను అని ప్రత్యగ్రూపమున తానుగా ప్రకాశించుచున్నాడు. అవ పరమాత్మను స్వాభిన్నునిగా తెలుసుకొనుటకు మనోనియమనము తద్వారా బుద్ధి ప్రసాదము అనునవి హేతువులని చెప్పుచు బ్రహ్మ సంస్థోమృతత్వమేతి అను శృతివాక్యార్థమును శిష్యున కుపదేశించుచున్నాడు. జే నియమితమన సమం త్వం స్వమాత్మానమాత్మా న్యయమహమితి సాక్షాద్విద్ధి బుద్ధి ప్రసాదాత్ జనిమరణతరంగా పరసంసార సింధుం ప్రతరభవకృతానో బ్రహ్మరూపేణ సంస్థ. 138 ఆత్మనిరూపణము. 209 త్వం నీవు ఆత్మని ఆత్మయందు నియమిత మనస స్థాపిత మగు మనస్సుతో బుద్ధి ప్రసాదాత్ బుద్ధి యొక్క అనుగ్రహము వలన స్వం స్వస్వరూపభూతుడగు ఆత్మానం పరమాత్మను అయం అహం ఇతి ఈ పరమాత్మయే నేను అని సాక్షాత్ ప్రత్యక్షముగా విద్ధి తెలుసుకొనుము జనిమరణ తరంగా పరసంసార సింధుం జన్మమరణములనెడు తరంగములు కలదీయు అపరమును అగు సంసార సముద్రమును ప్రతరదాటుము బ్రహ్మరూపేణ బ్రహ్మరూపముతో సంస్థ ఉన్నవాడవై కృతార్థ కృతార్థుడవు భవ కమ్ము. 1 నీవు ఆత్మయందు నియమిత మనస పంచకోశముల నుండి మరల్చబడి పరమాత్మయందు మాత్రమే శ్రవణమననది ధ్యాసనములచే స్థాపితమగు మనస్సు అనెడు సాధనముతో ఆ మనసదమాప్తవ్యం ఈ పరమాత్మస్వరూపము మనస్సుతో మాత్రమే పొందదగనది అని శృతి. బుద్ధి ప్రసాదాత్ అసంభావన సంశయభావన విపరీత భావన అనెడు దోషములు నశించుటచే విశుద్ధమైన సకల విధ దోషశూన్యమైన బుద్ధి యొక్క అనుగ్రహము వలన దృశ్యతే త్వగేయ బుద్ధ్యా సూక్ష్మయ ఈ ఆత్మ ఏకాగ్రమును సూక్ష్మమును అగు బుద్ధిచే కనుగొనబడును అనియు. జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వ తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన అజ్ఞానప్రసాదముచే నైర్మల్యముచే విశుద్ధమైన అంతఃకరణము కలవాడే నిర్గుణుడగు ఆ పరమాత్మను ధ్యానించుచూ సాక్షాత్కరించుకొనును అనియు శృతి చెప్పుచున్నది. ఆత్మ తత్వమసి, అదియే ఆత్మ, నీవు ఆ బ్రహ్మమే. అసన్నేవ న భవతి అసద్భమ్మేతి చెద్వేద చేత్ బ్రహ్మ అసత్ అని గ్రహించినవాడు అసత్తుగానే అగును. బ్రహ్మలేదా అన్నచో నేనే లేను అని చెప్పినట్లు అగునని యర్థము అను శృతులననుసరించి పరమాత్మయే ముఖ్యముగాన స్వస్వరూపమగు ఆ పరమాత్మను అయమహమితి సాక్షాద్విద్ధింతవరకునున్న పరమాత్మ వేరు నేను వేరు అనడు బుద్ధిని విడిచి అభేదబుద్ధితో సాక్షాత్కరించుకొనుము. దానికి శ్రీవివేక 14:210 శ్రీవివేక చూడామణి ఫలమును చెప్పుచున్నాడు. పునరుపి జననం పునరుపి మరణం అని చెప్పిన విధమున బ్రహ్మజ్ఞానము కలుగనంతవరకును అవిచ్ఛిన్నముగనున్న జన్మమరణములనెడు తరంగములతో కూడినదియు. అపారహ బ్రహ్మేనెడు పారము అవ్వలి ఒడ్డు తెలియకపోవుటచే అపారమును అగు ఏ సంసారమున్నదో అది ఏ సముద్రము దానిని పూర్తిగా దాటుము. సద్యోముక్తిని పొందుము అని యర్థము. పుడును బ్రహ్మరూపమున నున్నవాడవై కృతార్థుడవు, ఇక చేయవలసినదేదియు లేనివాడవు కమ్ము. 43 జ్ఞానముతేన తృప్తస్య కృతకృత్యస్య యోగినః నైవాస్తి కించిత్ కర్తవ్యం అస్తి చేన్న న తత్వవిత్ దుర్ జ్ఞానామృతముదే తృప్తుడును కృతకృత్యుడును అగు యోగికి కర్తవ్యమేదియు ఉండదు. ఉన్నచో అతడు తత్వవేత్త కాదు అను వాక్యమిట ప్రమాణము అవ. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అను శ్లోకము మొదలు 11 శ్లోకములచే ఇంతవరకును పరమహ కా ఆత్మ అను ప్రశ్నకు సమాధానము చెప్పి కో నామబంధ అను శిష్యుని మొదటి ప్రశ్నకు 2 శ్లోకములతో సమాధానము చెప్పుచున్నాడు.